முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பிண்ணை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்துன்ம நாடனை இப்போதே எம்மை நீராட்டேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ இரவையோ பாசுரம் முப்பத்து மூவர் அனே பாசுரம் நீலாதேவினு சூசி ஆமெனு தரிசின அண்டாள் தம யொக்க அபேட்சிதம் அன்னிட்னு நிறைவேற்றாலி அணி பிரார்த்தித்துனாரு அண்டாள். முப்பத்து மூவர் பாசுரார்த்தானிக்கு வஸ்தாம். தேவலோகம்லோ 33 கோட்ல தேவதலு உன்னாரு, 66 கோட்ல அசுரலு உன்னாரட. ஈ 33 கோட்ல தேவதலுக்கு 33 தேவதலு நாயகஸ்தானாண்ணி வகிஸ்து உன்னாரு. அஷ்ட வசூலு, 11 ருத்ருலு, த்வாதச ஆதித்யுலு, இந்திருடு, பிரஜாபதி அனி 33 மந்தி தேவதலு அனி பிரகதாரண்யக உபனிஷத்துலோ செப்பபடி உந்தி. யாஜ்ஞவல்க்யுடு ஆ விதங்கா செப்துன்னாரு. கானி வேறே சோட்ட அஸ்வினி குமாரலு இத்தரு அனி செப்பபடி உந்தி. ஆ 33 தேவதலுக்கு பகவந்துடு அப்புறப்புடு சகாயம் சேஸ்து உன்னாரட. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய். ஆ 33 தேவதலுக்கு நூ சகாயம் சேஸ்துன்னாவு. நூ சகாயம் சேசினப்புடு ஒக சங்கியா நியத்தி பெட்டுக்கணும் உன்னாவா, 33 மந்தி வஸ்தேனே நேனு காப்பாடுத்தானு அனி ஆ விதங்கா ஏதேனா சங்கியா நியத்தி பெட்டுக்கணும் உன்னாவா கிருஷ்ணா அனி ஆண்டாள் அடுகுத்துன்னாரட. அது மாத்திரம் காது, புருஷுலக்கே நூ சகாயம் சேஸ்தாவா, பலமுதோ கூடினட்டுவண்டி தேவதலுக்கு சகாயம் சேஸ்தாவா, அபலா அனி பிளவுபடே ஆடவாళ్లకు నువ్వు సహాయం చెయ్యవా, ఈశ్వరోహం అని ఎల్లప్పుడూ మేము కూడా దేవత మేము కూడా ఈశ్వరుడు అనే భావంతో కూడిన ఆ దేవతలకు సహాయం చేస్తావా, ఎల్లప్పుడూ దాసోహం అని ఉన్నటువంటి మాపోటి వాళ్లకు నువ్వు సహాయం చెయ్యవా, ఇన్ని అర్థాలను మనసులో పెట్టుకొని 33 అని ఆండాల్ చెప్పడం జరుగుతుంది. 33 అమరర్కు మున్ సెన్రు, ఆ విధంగా చావులేని ఆ దేవతలకు నువ్వు సహాయం చేస్తున్నావు. నిన్ను చూడకపోతే చావు వచ్చే పరిస్థితితో కూడినటువంటి మాపోటి వాళ్లకు నువ్వు సహాయం చెయ్యవా అనే భావం కూడా ఇక్కడ నిండి ఉంది. 33 అమరర్కు మున్ సెన్రు కప్పం తవిర్కుం మున్ సెన్రు, ముందుగానే వెళ్తున్నావు. వాళ్ళు నిన్ను కోరలేదు, నిన్ను ప్రార్థించలేదు, అయినా కూడా నువ్వు ముందుగా వెళ్లి వాళ్లకు సహాయం చేస్తున్నావు. ఆ విధంగా భగవంతుడు దేవతలకు సహాయం చేశారంటే శ్రీమద్ రామాయణంలో పుత్రకామేష్టి యాగం జరిగే సందర్భంలో దశరథ మహారాజు చేస్తున్న ఆ పుత్రకామేష్టి యాగంలో హవిర్భాగాన్ని తీసుకుని పోవడానికి నేరుగా వచ్చేశారు ఇంద్రాది దేవతలు. వాళ్ళంతా రావణుడు చేస్తూ ఉన్నటువంటి అతని యొక్క ఆ పీడను ఆ ఉపద్రవాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం క్షీరసాగరానికి వెళ్లి క్షీరాబ్దినాథుడి దగ్గర విన్నపం చేస్తామని వాళ్ళు అనుకోలేదు. కానీ ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణు దేవతలు ఉండే చోటకి వచ్చేశారట, ఆ పుత్రకామేష్టి యాగం జరిగే చోటకి వచ్చేశారట. ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహద్యుతి శంఖ చక్ర గదా పాణి పీతవాసా జగత్పతి అని అంటున్నారు వాల్మీకి భగవంతుడు. ఇక్కడ పీతవాసాహ అనే పదానికి అర్థం రాసిన సందర్భంలో గోవిందరాజ పండితుడు ఆశ్రిత రక్షణ త్వరయ బద్ధ కక్ష అని ఆయన వ్యాఖ్యానం రాయడం జరిగినది. తనను ఆశ్రయించిన వాళ్లను కాపాడి తీరాలా అనే భావంతో ఆయన ఒక వస్త్రం కట్టుకుని ఉన్నారట, కాపాడి తీరాలి అని. ఆ విధంగా భగవంతుడు ఆయనే ముందుగా వెళ్లి దేవతలకు సహాయం చేసేవారట. 33 అమరర్కు మున్ సెన్రు కప్పం తవిర్కుం, వాళ్ల యొక్క వణకు, వాళ్లకు ఆ అసురుల దగ్గర ఏర్పడిన ఆ రాక్షసుల దగ్గర ఏర్పడిన ఆ భయం దాన్ని పోకొట్టే విధంగా భగవంతుడు ప్రయాసపడుతూ ఉంటారట. కప్పం తవిర్కుం, వాళ్ల యొక్క దేవతల యొక్క వణకును పోకొట్టే స్వామి అని ఇక్కడ కీర్తిస్తున్నారు అంటాడు. దేవతలకు అసురుల దగ్గర ఆ విధంగా ఎందుకు భయం ఏర్పడినది అంటే విష్ణు పురాణం దీన్ని బాగా వర్ణిస్తూ ఉంది. దేవాస్వర్గం పరిత్యజ్య తత్రాసాత్ముని సత్తమే విచేరు రవణౌ సర్వే బిభ్రాణ మానుషీం తను. హిరణ్యకశిపు దగ్గర కలిగిన భయం వలన దేవతలు మారువేషంలో అడవిలో సంచరిస్తూ ఉండినారట. అందువల్ల వాళ్లకు ఆ విధంగా ఒక భయం ఉంది. ఆ భయాన్ని భగవంతుడు పోగొడుతున్నాడు అప్పుడప్పుడు. కప్పం తవిర్కుం, అటువంటి వాళ్ల యొక్క ఆ వణకును పోకొట్టే కలియే బలము గలవాడా అని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు అంటాడు. స్వామి, నువ్వు ఎటువంటి వారు, మేము ఎటువంటి వాళ్ళం? ఒక ఎత్తైన ప్రదేశము లోతైన ప్రదేశానికి సమం అవుతుందా? నువ్వు ఎత్తైన ప్రదేశంలో ఉండేవాడు, మేమంతా లోతైన ప్రదేశానికి చేరిన వాళ్ళం. కానీ మేము ఎల్లప్పుడూ కృష్ణాశ్రయాహ కృష్ణబలాహ కృష్ణనాథాశ్చ పాండవాహ కృష్ణ పరాయణం చైషాం జ్యోతిషామివ చంద్రమాహ అని భారతంలో ద్రోణపర్వంలో చెప్పినట్టు మేము శ్రీకృష్ణుడుగా ఉండే నిన్ను ఎల్లప్పుడూ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళం. కప్పంత విర్కుం కలియే తుయిలళాయ్, నీకు సుప్రభాతం అని అంటాడు. ఆ శ్రీకృష్ణునికి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. అది మాత్రం కాదు, శప్పముడయాయ్ అన్నారు. నువ్వు ఆశ్రిత రక్షకుడు, నిన్ను ఆశ్రయించే వాళ్లను కాపాడే మనిషి నువ్వు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం, ఆర్జవంతో కూడినవాడు. ఆర్జవం అంటే నేరైన మార్గంలో వెళ్లేవాడు. మనోవాక్ కాయానాం ఐకరూప్యం ఆర్జవం అంటారు. కాయేన వాచా మనసా అని త్రికరణ శుద్ధితో కూడినవాడు, అదే ఆర్జవం అని పిలువబడుతుంది. శూర్పణక ఆమె అడిగిన వెంటనే నువ్వెవరు అని శూర్పణక రాముల వారిని చూసి అడిగినప్పుడు, రుజు బుద్ధితయా సర్వం ఆఖ్యాతం ఉపచక్రమే అని రాములు వారు నేరైన మార్గంలో తమ యొక్క చరిత్రాన్ని ఆమె ఎదురుగా చెప్పడం జరిగింది అని వాల్మీకి వర్ణిస్తూ ఉన్నారు. అటువంటి ఆర్జవం ఇక్కడ చెప్పబడుతుంది. చెప్పముడయాయి తిరలుడయాయి అంటే తనను ఆశ్రయించిన వాళ్లకు ఎవరైనా విరోధభావంతో ఏదైనా ఉంటే అటువంటి విరోధిను నిరసనం చేస్తున్నాడు, వాళ్లను సంహారం చేస్తున్నాడు భగవంతుడు. మమ ప్రాణాహి పాండవాహ అని చెప్తూ నాకు పాండవులు ప్రాణం లాంటి వాళ్ళు అని ఇదే శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అందువల్ల శత్రార్క్ వెప్పం కొడుక్కుం విమలా తుయిలళాయ్, విరోధభావంతో కూడినటువంటి వాళ్లకు వాళ్ల హృదయంలో అగ్నిను పెట్టే విధంగా ఉన్నటువంటి స్వామి, విమలా పరిశుద్ధంతో కూడినటువంటి స్వామి అని శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు అంటాడు. భగవంతుడు పక్షపాతం లేనివాడు అని శాస్త్రం అందిస్తుంది. సమోహం సర్వభూతేషు అని శాస్త్రం చెప్తుంది. అటువంటి భగవంతునికి విరోధులు ఉన్నారా అంటే భగవంతులకు విరోధి ఉన్నారట. ఎవరైతే వేదంలో చెప్పిన ప్రకారం తమ జీవితంలో వాళ్ళు వేద మార్గంలో నడవలేదో, ధర్మశాస్త్ర ప్రకారం నడవలేదో వాళ్ళందరూ భగవంతునికి విరోధి అన్నమాట. శృతిస్మృతిర్ మమైవాజ్ఞ ఎస్తాం ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపి నవైష్ణవ అని భగవత్ శాస్త్రం చెప్తుంది. అందువల్ల వేదము ధర్మశాస్త్రములు నా యొక్క ఒక ఆజ్ఞ, దీన్ని ఎవరైతే మీరుతున్నారో వాళ్ళంతా నాకు విరోధి అన్నారు భగవంతుడు. శత్రార్క్ వెప్పం కొడుక్కుం విమలా తుయిలళాయ్, నీకు సుప్రభాతం అన్నారు. అంటే శ్రీకృష్ణునికి ఆ విధంగా సుప్రభాతం పాడిన అండాళ్ పక్కన ఉండే నీలాదేవిని చూసి, సెప్పెన్నమెన్ములై సెవ్వాయి సిరుమరుంగుల్ నప్పిండైనంగాయ్ తిరువేతుయిలళాయ్, ఓ నీలాదేవి నీకు సుప్రభాతం అన్నారు. నీలాదేవి యొక్క ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ, అటువంటి సౌందర్యంతో కూడినటువంటి ఓ నీలమ్మా నీకు ఆ సాక్షాత్ మహాలక్ష్మి లాంటి ఓ నీలాదేవి నీకు సుప్రభాతం అని వీళ్ళు చెప్తున్నారు. అంటే భగవంతునికి తగిన ఆ దివ్య మహిషిగా నీలాదేవి పక్కన ఉన్నారు. అందువల్ల కాంతస్తే పురుషోత్తమః పణిపతి శయ్యాసనం వాహనం అని చతుశ్లోకీలో యమునాచార్యులు వారు కీర్తించినట్టు, స్త్రీ అని పేరుతో కూడినటువంటి ఆ మహాలక్ష్మి యొక్క అంశముగా ఉన్నటువంటి ఓ నీలాదేవి నీకు సుప్రభాతం అని చెప్తున్నారు. వెంటనే నీలాదేవి, నేను లేచి ఏం చెయ్యాలా అని అడిగారట. వెంటనే అంటాడు చెప్తున్నారు, ఉక్కము తట్టొళియుం తందు, మాకు కావలసినది ఈ నోము అనుష్ఠించే సమయంలో ఒక విసనగర్ర మాకు కావాలి, ఒకనొక అద్దం కావాలి, రెండింటిని మాకు ప్రసాదించు అని వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఇక్కడ విసనగర్ర ఎందుకంటే భగవంతునికి కైంకర్యం చేస్తూ ఉండే సమయంలో నేను చేస్తున్నాను అహంకారం అది పైకి లేస్తుంది. దాన్నంతా అహంకారం మమకారం ఇదంతా ఒక దుమ్ము లాంటిది, దాన్ని పోగొట్టుకోవాలి మన దగ్గర నుండి. దానికి గుర్తుగా విసనకరణ అడుగుతున్నారట. అంటే భగవంతుని ఎదురుగా నిలిచి కైంకర్యం చేసేవాళ్లకు అహంకార మమకారం అనేది ఉండకూడదు అనే శాస్త్రార్థం ఇక్కడ చెప్పబడుతుంది. అది మాత్రం కాదు, ఒకనొక అద్దం కావాలి అని అడుగుతున్నారు అంటాడు. అద్దం ఎందుకంటే స్వరూప జ్ఞాన ప్రకాశం దాన్ని అద్దం ఇస్తుంది, అందువల్ల దాన్ని అడుగుతున్నారు అంటాడు. దానితో పాటు ఉన్మనాళనై నీ యొక్క మొగుడు ఆ శ్రీకృష్ణుణ్ణి కూడా మాకు ఇవ్వాలి అని కోరుతున్నారు అంటాడు. ఉన్మనాళనయం తందు ఇప్పోదేయమ్మై ఇప్పుడే మమ్మల్ను, మేము ఎటువంటి వాళ్ళం, కృష్ణుణ్ణి చూడకుండా ఉంటున్నాం, కృష్ణ విరహం వలన మేము బాధపడుతూ ఉన్నాం, అటువంటి మమ్మల్ని చూడు. ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరై బహూనాం బహుదావనే అని రామాయణంలో అరణ్యకాండంలో చెప్పినట్టు మహర్షులంతా తమ శరీరాన్ని చూపించి మా శరీరాన్ని చూడండి అని వాళ్ళు చూపించినట్టు విరహంతో కూడిన మా శరీరాన్ని చూడు అని అంటాళ్. ఇక్కడ నీలాదేవి ఎదురుగా చెప్తున్నారు, ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయి, దివ్యమైన ఈ ధనుర్మాస స్నానం మేము చెయ్యాలి, దానికి నువ్వు ఏర్పాటు చేయాలని నీలాదేవిను అంటాళ్. ఈ పాసుర ద్వారా ప్రార్థన చేస్తున్నారు. అంటాళ్ తిరువడిగళే శరణం. Thank you.